హిమాచల తనయ బ్రూచుటకి దేవాచే సమయము కావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము గృహల్నాయకి కుమార జననీ సమాగమేవరిలను మానవతీ శ్రీ గృహల్నాయకి హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ హిమాచల తనయ బ్రూచుటకి దే మంచి సమయము రావ్యయంబ ఉమా హంస గౌమా